రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. పలికిన నిన్ను స్తుతింతును. స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే యేసయ్యా